18.11 నహి దేహభృత శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత యు కర్మఫలత్యాగి త్యాగిత్యభధీయతే. అనగా దేహమును ధరించియున్నవాడు దేహధారి ఎనబడును. ఈ ఉత్పత్త్యర్థముననుసరించి దేహమునందే ఆత్మాభిమానము గలవాడు అనగా దేహము కంటే వేడుగా జన్మ. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 139. మరణములు లేనటువంటి తత్వము దేహమునందు వ్యాపించియున్నదను జ్ఞానము లేనివాడు ఆత్మవిషయకమైన కర్తృత్వ జ్ఞానము నశించని కారణముగా దేహభృత్ అనబడుచున్నాడు. ఆత్మజ్ఞానము కలవాడు అలా తలంచడు. అట్లేలేనా వేదావినాశినం గీ 2.20 మొదలగు శ్లోకముల ద్వారా అటువంటి వివేకము గల పురుషుడు కర్తృత్వాధికారము లేనివానిగా వేరు చేయబడియున్నాడు. అందువలన మనము తెలుసుకొనవలసిన విషయమేమనా, ఏ కారణము చేత దేహధారి అయిన అజ్ఞాని ద్వారా సమస్త కర్మలను సంపూర్ణముగా త్యాగము చేయుట సంభవము కాదు? గావున తత్వజ్ఞానరహితుడైన కర్మాధికారి నిత్యకర్మలను అనుష్ఠించుచు వాటి ఫలములను త్యజించినచో, అనగా కర్మఫల వాసనలు లేనివాడైనచో, అతడు కర్మలు చేయువాడేయున్నప్పటికీ కేవలము స్తుతి కొరకు త్యాగి అనబడును. ఈ విధముగా మనకు సిద్ధించినదేమనగా దేహాభిమానము లేనటువంటి పరమార్థతత్వమును ఎయింగిన జ్ఞాని ద్వారానే నిశ్శేషముగా కర్మసన్యాసము చేయ సాధ్యపడును. సర్వవిధ కర్మలను త్యజించినందువలన ఎటువంటి ఫలము కలుగునో అది ఈ క్రింది శ్లోకము ద్వారా చెప్పబడుచున్నది. 18.12 అనిష్టమిష్టం మిశ్రం చత్రివిధం కర్మణః ఫలం భవత్య త్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనగా అనిష్టమనగా నరకము మరియు పశుపక్ష్యాది యోనుల ఎందు దేహమును ధరించుట, ఇష్టము అనగా దేవయోనుల ఎందు దేహధారణ చేయుట, మరియు మిశ్రమము అనగా ఇష్టానిష్ట మిశ్రితము అనగా ఇష్టమైనది మరియు అనిష్టమైనది రెండు కలిసియున్నటు వంటి మనుష్య యోనియందు దేహమును ధరించుట. ఈ విధముగా ఈ పుణ్యపాపరూపమైన కర్మల యొక్క ఫలములు మూడు విధములుగా ఉండును. ఏ పదార్థము బాహ్యముగా ఉన్నటువంటి కర్త కర్మ క్రియ మొదలగు అనేక సాధనముల ద్వారా రూపమును దాల్చినదో మరియు గారడివాణి మాయవలే అవిద్య కారణముగా కలిగినదో అత్యంత మోహభావమును కలిగించినదైయున్నదో మరియు జీవాత్మను ఆశ్రయించుకుని ఉన్నట్లుగా తోచుచుండునో మరియు సారరహితము అనగా నిత్యము సత్యము అయినది కానందున రూపమును ధరించిన మరుక్షణమునందే లయము అనగా తనకు కారణరూపమైన మూల పదార్థముగా మారిపోవునో అట్టి పదార్థమునే ఫలమని చెప్పుదురు. ఇదియే ఫలశబ్దమునకు తాత్పర్యము. అటువంటి ఈ మూడు విధములుగా ఉండు ఫలము త్యాగము చేయలేని వారికి అనగా పరమార్థ సన్యాసము చేయలేనటువంటి కర్మనిష్ఠులైన అజ్ఞానులకు మాత్రమే దేహత్యాగానంతరము లభించును. కేవలము జ్ఞాననిష్ఠయందే నిలిచియున్న పరమహంస పరివ్రాజకులైన నిజమైన సన్యాసులకు ఎన్నడునూ లభించదు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 140. అట్లేలేనా ఆ కేవల సమ్యక్తేన నిష్ఠులైన పురుషులు సంసారమునకు బీజరూపమైన అవిద్య మొదలగు దోషములను త్యజించిన వారేయుందురు. అందువలన క్రియ కారకము మరియు ఫలము మొదలగునవి ఆత్మయందు అవిద్య కారణముగా ఆరోపించబడియున్నందున పరమార్థమును దర్శించినట్టి ఆత్మజ్ఞానులు మాత్రమే సర్వవిధ కర్మల యొక్క నిశ్శేషత్యాగము చేయగలిగిన వారేయుందురు. కర్మలు చేయువారు అధిష్టానము అనగా శరీరము కర్త క్రియ మొదలగు కారకములను ఆత్మభావముతో చూచినట్టి అజ్ఞాని సర్వవిధ కర్మలను నిశ్శేషముగా త్యజించజాలడు. ఈ విషయము రాబోవు శ్లోకము ద్వారా చెప్పబడుచున్నది. 18.13 పంచేతాని మహాబాహో కారణాన్ని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ. అనగా ఓ అర్జున, ఇప్పుడు నాచే చెప్పబోవుచున్న 5 కారణములను అనగా కర్మలు చేయు సాధనములను సావధాన చిత్తుడవై వినుము. ఈ చేయబోవుచున్న ఉపదేశమునందు అర్జునుని చిత్తమును లగ్నము చేయుటకుగాను మరియు అధిష్టానాదుల జ్ఞానమును పొందుటేందు గల కష్టమును ముందుగా తెలియజేయుటకై 5 కారణములను తెలియదగనవిగా చెప్పి వాటిని స్తుతించుచున్నారు. ఏ శాస్త్రమునందు తెలియదగియున్న పదార్థముల సంఖ్య చెప్పబడియుండునో దానిని సాంఖ్యశాస్త్రము అనగా వేదాంతము అని చెప్పబడును. కృతాంతమ అననది కూడా దాని యొక్క విశేషణమే. కృత అనగా కర్మ అనగా చేయబడిన, ఇచ్చట దాని యొక్క అనగా కర్మల యొక్క అంతము అనగా ఇచ్చట కర్మలు సమాప్తమును పొందునో అది కృతాంతమనబడును. అనగా కర్మల యొక్క అంతము యావనర్థ ఉదపానే ఈ సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే మొదలగు వాక్యములు కూడా ఆత్మజ్ఞానము కలిగిన పిమ్మట సమస్త కర్మల నివృత్తిని చూపుచున్నారు. అందువలన ఆయాత్మజ్ఞానమును కలిగించినటువంటి కృతాంతము సాంఖ్యమునందు అనగా వేదాంత శాస్త్రమునందు సమస్తమైన కర్మల యొక్క సిద్ధి కొరకు చెప్పబడిన 5 కారణములను నీవు నాచే వినుము. 5 కారణములు ఏవి అన్నచో చెప్పుచున్నారు. 18.14 అధిష్టానం తథా కర్తాకరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ణా దైవం చేవాత్ర పంచమం. అనగా అధిష్టానము అనగా రాగద్వేషములు సుఖదోహకములు మరియు జ్ఞానము మొదలగు వాటిని ప్రకటించుటకు ఆశ్రయము అనగా ఆధారవస్త దేహము. కర్త అనగా శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 141 ఉపాధి స్వరూపమైన భోక్త అనగా జీవుడు మరియు అనేక విధములైన కారణములు అనగా శబ్దాది మొదలగునవి విషయములను గ్రహించినటువంటి చెవులు మొదలగు వేవేరుగా ఉన్న 12 కారణములు నానా విధములైన చేష్టలు అనగా క్రియలు శ్వాస ప్రశ్వాస మొదలగు వేగు వేగు వాయు సంబంధములైన క్రియలు మరియు పై 4 పాటు 5 సంఖ్యను పూర్ణమనర్చునట్టి కారణము దైవము. అనగా కన్నులు మొదలగు ఇంద్రియములను ప్రసాదించు సూర్యుడు మొదలగు దైవములు. ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతేతస్య హేతవః. 18.15 శరీరవాంగ్మనోభిర్యత్కర్మ అనగా మనస్సు వాక్కు మరియు దేహము అనగా ఈ మూటి ద్వారా మనుష్యుడు చేయనట్టి న్యాయయుక్తము ధర్మయుక్తము శాస్త్రీయము లేక ధర్మ విరుద్ధము మరియు అశాస్త్రీయమైన కర్మలు చేయునో వాటన్నింటికీ పైన చెప్పబడిన 5 కారణములు. దేహాదులు కలిగియున్న జీవుడు దేహమునందు ఇంద్రియ రూపమున కలిగియున్న కన్నులు మొదలగు వాటిని మూయుట తెరచుట మొదలగు చేష్టలు అనగా అప్రయత్నముగా జరుగుచుండు క్రియలు చేయుచుండును. అటువంటి క్రియలు కూడా ఇంతకు పూర్వము ధరించియున్న దేహాదుల ద్వారా తెలిసియో తెలియకయో చేసియున్న పుణ్యపాపకర్మల ఫలములే అయి ఉండును. అందుచేత న్యాయము అందులకు విరుద్ధముగా నుండు లేక జరుగు అన్యాయము మొదలగు సమస్తమైన చేష్టలు లేక కర్మలు కూడా గణించబడును. పూర్వపక్షము అధిష్టానాదులే సమస్తమైన కర్మలకు కారణములు గదా. అటువంటి స్థితిలో మనస్సు వాక్కు మరియు దేహము ద్వారా కర్మలు చేయును అని చెప్పుట ఇట్లు కుదురును. సమాధానము అట్లు చెప్పుట దోషము కాదు. విహిత కర్మలు మరియు నిషిద్ధ కర్మలు మొదలగు అన్ని కర్మలు దేహము వాక్కు మరియు మనస్సు ఈ 3 ద్వారానే జరుగుచుండును. మనసా వాచా దేహిన మరియు చూచుట వినుట మొదలగు జీవితము కారణముగా జరుగు చేష్టలు కూడా పై కర్మలతో సమానముగానే జరుగుచుండును. అందుచేతనే సమస్తమైన కర్మలను మూడు భాగములుగా విభజించి దేహము ద్వారా జరుగు కర్మలన్నీయు ఎట్లు జరుగుచున్నవో అట్లే ఫలభోగ సమయమునందు కూడా శరీరాది ప్రధాన కారణముల ద్వారానే భోగకార్యములు జరుగుచుండును. అందువలన పైన చెప్పబడిన అధిష్టానము మొదలగు ఐదు కారణములను హేతువుగా చెప్పుట తప్పు కాదు. ఇట్లు చెప్పుటేందు పరస్పర విరోధము గూడా ఏమీ లేదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 142.16 తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః పశ్యతి కృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతేహ. అనగా తత్ర శబ్దము ప్రకాశముతో సంబంధమును కలుపుతుంది. ఇంతకు పూర్వము చెప్పినట్లుగా ఐదు కరణముల ద్వారానే సమస్తమైన కర్మలు జరుగుచుండును. అందువలన జ్ఞానహీనుడైన పురుషుడు వేదాంత గ్రంథములు అధ్యయనము మరియు సద్గురువుల సద్బోధ ద్వారా మరియు తర్కము ద్వారా సంస్కరించబడిన బుద్ధి కలుగుచున్నందున ఆ అధిష్టానాది ఐదు కరణములతో పాటు అవిద్య కూడా కలిగియుండుట చేత వాటితో ఆత్మగూడ కలిసియేయున్నదని భ్రాంతిని చెంది ఆ పంచకరణముల ద్వారా జరుగుచున్న కర్మలకు ఆత్మస్వరూపుడైయున్న తననే కర్తగా భావించి నేనే కర్తను లేక నేనే సర్వవిధ కర్మలు చేయుచున్నాను అని కేవలము కర్మరహితమైయున్న శుద్ధ ఆత్మను కర్మలకు కర్తగా భావించుచుండును. అట్లు తలంచువాడే నిజమైన అజ్ఞాని మరియు ఆత్మను దేహము కంటే వేవుగా ఉన్నట్లు తలంచువాడు కూడా శరీరము కంటే వేవుగా కేవలము ఆత్మనే సర్వవిధ కర్మలకు కర్తగా తలంచుచుండును. అట్టివారు కూడా అల్పబుద్ధి అనగా విద్య ద్వారా అనగా జ్ఞానము ద్వారా సంస్కరింపబడిన బుద్ధి గలవాడు కాదు. అందువలన సంస్కరించబడిన బుద్ధి లేని వాడగుట వలన అతడు కూడా ఆత్మతత్వమును గాని కర్మతత్వమును గాని చక్కగా తెలియని వాడే. ఇది నిశ్చిత అభిప్రాయము. అందువలన అట్టివాడు దుర్బుద్ధగలవాడనబడును. కుత్నిత బుద్ధగలవాడు, విపరీత బుద్ధి గలవాడు, దుష్టుడు మరియు తిరిగి తిరిగి జన్మ మరణములను కలిగించుట కారణరూపుడైయుండునో అటువంటి వానిని దుర్బుద్ధి గలవాడందరూ. అటువంటి మానవుడు చూస్తూ ఉండి కూడా వాస్తవముగా చూడని వాడేగును. తిమిరోగ్రస్తుడు ఏ విధముగా నిజముగా ఉన్న ఒక్క చంద్రునే అనేకమైన చంద్రులు ఉన్నట్లుగా చూచునో లేక బాలుడు అనగా నిజమైన వికసించిన బుద్ధి లేనివాడు పరుగెత్తుచున్న మేఘములను జూచి చంద్రుడే పరుగెత్తుచున్నాడని తలంచునో లేక రైలు బండి యందు కూర్చునియున్న మనుష్యుడు ప్రక్కన ఉన్న చెట్లు భూములను పరుగెత్తుచున్నట్లుగా తలంచునో అట్లే అజ్ఞాని అయిన మనుష్యుడు కూడా దేహాధికరణ సముదాయము కర్మలు చేయుచుండగా నిర్వకారమైన ఆత్మయే కర్మలు చేయుచున్నదని తలంచుచుండును. అటువంటప్పుడు వాస్తవముగా చూచు సుబుద్ధి ఎవడు అన్నచోవు చెప్పుచున్నారు. 18.17 యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వా 2 స ఇమాన్ లోకాన్నహంతి న నిబధ్యతే. అనగా శాస్త్రము మరియు సద్గురుపదేశముచే మరియు న్యాయముచే చక్కగా సంస్కరించబడిన అంతఃకరణము గలవాడు అయినటువంటి పురుషుని యొక్క అంతఃకరణమునందు నేను కర్తను అనుభావము లేక ప్రతీతి కలుగదు. అవిద్య వలన ఆత్మయందు అధ్యవసింపబడిన శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 143 అనగా ఆరోపించబడిన ఈ అధిష్టానము మొదలగు ఐదు కరణములే సమస్తమైన కర్మలకు కర్తలేయున్నవి. నేను అనగా ఆత్మ మాత్రము కర్త కాదు. నేను కేవలము ఆపంచకరణములచే చేయబడుచున్న సర్వవ్యాపారములు అనగా కర్మలకు సాక్షి మాత్రముగా ఉండి ప్రాణరహితుడనై అమనస్కుడనై శుద్ధమై శ్రేష్టమై అక్షరము కంటే కూడా పరమై కేవలుడను అనగా అద్వితీయుడను అనగా నా కంటే ఇతరమైనదేదియూ లేనివాడనై మరియు క్రియారహితుడనై యున్న ఆత్మస్వరూపుడను అని తలంచుచుండునో అతడు సుబుద్ధి కలవాడనబడును. మరియు యవని బుద్ధి అనగా ఆత్మకు ఉపాధి రూపముగా ఉండియున్న అంతఃకరణము ఆ పంచకరణములతో గాదాత్మ్యమును పొందదో, వాటి సుఖ దుఃఖములతో సంబంధము లేకియుండునో అనగా నేను ఫలానా కర్మ చేసియున్నాను అందువలన నాకు నరకవాసము కలుగును అని ఎవని బుద్ధి తలంచదో ఆతడు సుబుద్ధి అనబడును. ఆతడే నిజముగా చూచువాడనబడును. అట్టి జ్ఞానము గల పురుషుడు ఈ సమస్త లోకములను అనగా ఈ లోకములయందున్న ప్రాణులన్నింటినీ చంపినను నిజముగా చంపని వాడేగును. అనగా ఆతడు ఏ ప్రాణిని చంపడుగావున చంపనివాడేయగును. అంతేగాక ఆ విధముగా చంపినందువలన కలుగు ఫలరూపమైన పాపమును గూడా పొందడు. అందుచే ఆ పోపఫల రూపమైన జన్మమరణాది సుఖదుఃఖాది బంధములచే గూడా ఆతడు బంధించబడడు. పూర్వపక్షము ఇది అంతయు కేవలము జ్ఞానమును స్తుతించుటయే, ఆయనను చంపిగూడ చంపనివాడేగును అని చెప్పుట పూర్తిగా న్యాయవిరుద్ధముగా తోచుచున్నది. సమాధానము అట్లు చెప్పుటయందు దోషమేమీ లేదు. ఏలేనా లౌకికము మరియు పారమార్థికము అగు ఈ రెండు దృష్టులతో తారతమ్యమెరింగి చూచినచో అలా చెప్పుట అనగా దోషమేమీ లేదని చెప్పుట కుదురును. శరీరాదులేందు ఆత్మబుద్ధి కలిగియుండి నేను చంపువాడను అని తలంచు లౌకిక బుద్ధి కలిగియున్న మనుష్యుల దృష్టిననుసరించి చూచినచో అచంపగుడా అని చెప్పబడినది. మరియు ఇంతకు పూర్వము చెప్పబడిన పారమార్థిక దృష్టితో చూచిన ఎడల చంపుట లేదు మరియు ఆ కర్మఫలముల చేత బంధింపబడుట లేదు అని చెప్పబడినది. ఈ విధముగా విచారించి చూచినపై రెండు విధములగు మాటలు చెప్పుట కుదురును. పూర్వపక్షము కర్తారమాత్మానం కేవలంతు చూ గీత 18.16 అను కథనము నందు కేవలము అను శబ్దమును వాడినందువలన ఆత్మ ఒంటరిగా అనగా తనంతట తానుగా ఎటువంటి కర్మ చేయజాలడు. కాని అధిష్ఠానము అనగా దేహాదులతో కూడి అనగా దేహాది అవయములను సాధనములుగా చేసుకుని నిస్సందేహముగా కర్మలు చేయును. సమాధానము ఇదేమి దోషము కాదు. ఏలేనా అవిక్రియ స్వభావము కలది ఎగుటచే ఆత్మ అధిష్ఠానాదులతో కూడియుండుట సాధ్యపడదు. 144 శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. ఆత్మ యొక్క అవిక్రియత్వము చెప్పి వేదా వినాశనం గీత 2.21 అను శ్లోకము ద్వారా చేయబడిన ఉపదేశము మొదలగు వాటియందు విద్యాంశనకు సంక్షిప్తముగా కర్మాధికారము లేదని చెప్పి ప్రసంగానుకూలముగా అచ్చటచ్చట విస్తారముగా చెప్పబడినది. అటువంటి కర్మాధికార నివృత్తిని గురించి ఇప్పుడు శాస్త్రార్థమును ముగించుటకుగాను విద్వాంసుడు ఎవరిని చంపడు మరియు దేనిచేతను బంధించబడడు అను వచనము ద్వారా ముగించుచున్నారు. అందువలన ఇప్పుడు సిద్ధించినదేమనా? విద్వాంసునియందు దేహమును ధరించితినను అభిమానము లేనందున ఆతని ద్వారా చేయబడిన అవిద్యాజనితమైన సమస్త కర్మలు సంన్యసించబడును. అందువలన నిజమైన సన్యాసులకు అనిష్టము మొదలగు త్రివిధములైన కర్మఫలములు కలుగనేరవు. దానితో పాటుగా ఇతరులైన కర్మాధికారులు ఇందులకు విరుద్ధముగా ఉందురు. అనగా వారికి కర్మఫలములు తప్పక కలుగును. ఈ కారణముగా వీరికి త్రివిధములైన కర్మఫలములు తప్పక కలుగును. ఈ విధముగా ఈ గీతాశాస్త్రము యొక్క అర్థము ముగించబడినది. ఈ విధముగా సమస్త వేదముల యొక్క తాత్పర్యమునకు సంబంధించిన సారము నిపుణులైన పండితుల ద్వారా సరియగు విచారణ ద్వారా గ్రహించయోగ్యమైనది. ఈ దృష్టి లేక అభిప్రాయముతోనే మేము అచ్చటచ్చట ప్రకరణములను విడదీసి లేక విభజించి శాస్త్ర న్యాయానుసారముగా ఈ తత్వమును విశదీకరించి యున్నాము. ఈ విధముగా శాస్త్రము యొక్క ఆశయమును అనగా లక్ష్యమును అనగా అభిప్రాయమును సమీక్షించి అనగా చెప్పి ఇప్పుడు కర్మలకు కారణమైన దానిని గురించి చెప్పుచున్నాము. 18.18 జ్ఞానం జేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. అనగా అజ్ఞానము అనగా దేని ద్వారా మరొక పదార్థము తెలియబడునో అది ఇచ్చట జ్ఞాన శబ్దము ద్వారా సామాన్య భావముతో అన్ని విధములకు విషయములు తెలుపునదను అర్థముగా ప్రయోగించబడినది. అదే విధముగా జ్ఞేయము అనగా తెలియబడు పదార్థము. ఈ శబ్దము కూడా సామాన్య భావముతో తెలియబడు అన్ని పదార్థములు చెప్పబడినవి. మరియు పరిజ్ఞాత అనగా ఉపాధితో కూడియున్న విద్యాకల్పితమైన భోక్త. ఇదే సామాన్య భావముతో సమస్తమైన కర్మలకు కారణరూపమైన మూడు విధములగు కర్మచోదన అనగా కర్మలు చేయబడుటకు కారణరూపమైన వస్తువుగా చెప్పబడినది. అట్లేలైనా పైన చెప్పబడిన జ్ఞానము మొదలగు మూడు కలిసియున్నప్పుడే త్యాగము మరియు గ్రహించుట మొదలగునవి వారి వారి ప్రయోజనమునకనుగుణముగా ఇటువంటి సమస్త కర్మలు ఆరంభమగుచున్నవి. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 146. ఇప్పుడు అధిష్టానము మొదలగు ఐదు హేతువుల ద్వారా ఉత్పన్నమగునటువంటి మరియు మనస్సు వాక్కు మరియు శరీర రూపమైన ఆశ్రయ భేదము వలన ఏది మూడు భాగములుగా విభజింపబడినవో అటువంటి సర్వవిధ కర్మలు కరణములు మొదలగు మూడు కారకములందు చేర్చి సంగ్రహించబడినవి. అది ఇప్పుడు చెప్పబడుచున్నది. కరణము దేని ద్వారా కర్మ చేయబడునో అది కరణమనబడును. అనగా క్షేత్రము మొదలగు 10 బాహ్యేంద్రియములు మరియు బుద్ధి మొదలగు 4 అంతఃకరణములు. కర్మ తానగా ఏది కర్తకు మిక్కిలి ఇష్టమైనదో మరియు క్రియ ద్వారా పొందబడునో. కర్త శ్రోత్రాది అనగా చెవులు మొదలగు కరణములను అనగా సాధనములను వాటి వ్యాపారములందు అనగా వాటి ద్వారా జరుగు కర్మలయందు నియోగించు అనగా నియమించువాడు అనగా ఉపాధి స్వరూపుడైన జీవుడు. ఈ విధముగా ఈ మూడు కర్మల యొక్క సాధనములు లేక కర్మ సంగ్రహములు. ఏది కొంత సంగ్రహించబడునో అనగా సంపాదించబడునో దానిని సంగ్రహమందురు. అందువలన కర్మల యొక్క సమూహమును కర్మ సంగ్రహమందురు. అట్లేలైనా ఈ మూడు సాధన రూపములయందే కర్మలు సంగ్రహించబడును అనగా కర్మలు చేయబడును. అందువలన ఇవి మూడు విధములుగు కర్మ సంగ్రహములు. కారకముల క్రియా కారకము మరియు ఫలము ఈ మూడు త్రిగుణాత్మకములు. అందువలన సత్వము రజస్సు మరియు తమస్సు ఈ మూడు గుణముల భిన్నత్వ కారణముగా వాటి అన్నింటికి సంబంధించిన వివిధములగు భేదములను చెప్పవలసి యున్నది. ఇప్పుడు అది ఆరంభించబడుచున్నది. 18.19 జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావచ్చును తాన్యపి. అనగా ఈచ్చట కర్మ శబ్దము యొక్క అర్థము క్రియ. అంతేగాని కర్తకు మిక్కిలి ఇష్టమైన పారిభాషిక శబ్దము యొక్క కారకరూపమైన కర్మ కాదు. జ్ఞానము కర్మ మరియు కర్త అనగా క్రియలు చేయవాడు ఈ మూడు మాత్రమే గుణముల సంఖ్యను గణించినట్టి శాస్త్రములేందు అనగా కపిల మునీశ్వరుని ద్వారా రచింపబడిన శాస్త్ర గ్రంథమునందు గుణభేదముల కారణముగా అనగా సాత్వికము మొదలగు గుణభేదముల కారణముగా పై మూడు మూడు విధములుగా చెప్పబడినవి. ఇచ్చట అనగా ఈ శ్లోకమునందు త్రిధ అనుశబ్దముతో ఏవ అనుశబ్దము కూడా జోడింపబడి పైన చెప్పబడిన మూడు పదార్థములు విషయములు గుణముల కంటే వేయుగా వేయుజాతికి చెందినవి కావను భావము ప్రకటించబడినది. ఈ విధముగా గుణములను గుణించినటువంటి కపిల శాస్త్రము పరమార్థ స్వరూపుడైన బ్రహ్మ యొక్క ఏకత్వ విషయమునందు భగవంతుని అనగా శ్రీకృష్ణుని సిద్ధాంతమునకు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 147 విరుద్ధముగా ఉన్నప్పటికీ గుణముల యొక్క భోక్తయైన జీవుని విషయమునందు మాత్రము ప్రమాణ సిద్ధమయ్యున్నది. ఆ కపిల సాంఖ్యమును అనువర్తించు పండితులు గుణములు మరియు ఆ గుణముల కారణముగా జరుగు వ్యాపారములను నిరూపించుటయందు నిపుణులే. అందువలన వారి శాస్త్రము గూడ ముందు చెప్పబోవు అభిప్రాయములను స్తుతించుటకు అనగా సమర్థించుటకు ప్రమాణములుగా స్వీకరించబడుచున్నది. ఆ విధముగా ఇచ్చట విరోధమేమీ లేదు. వాటిని అనగా జ్ఞానము కర్మ మరియు కర్తను మరియు గుణములను సరించి చేయబడిన వాటి యొక్క సాత్వికము మొదలగు సమస్త భేదములను నీవు యథాతథముగా అనగా శాస్త్రమునందు న్యాయానుసారముగా చెప్పబడినట్లుగా వినుము. అనగా ముందు చెప్పబోవు విషయమును సావధాన చిత్తుడవై వినుము. ముందుగా 3 శ్లోకముల ద్వారా జ్ఞానము యొక్క 3 భేదములను గురించి చెప్పబడుచున్నది. 18.20 సర్వభూతేషు ఏనేకం భావమవ్యయమిక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అనగా ఏ జ్ఞానము ద్వారా మనుష్యుడు అవ్యక్తము మొదలగు స్థావర పర్యంతము సమస్త భూతములయందును ఒకే భావమును అనగా ఒకే ఆత్మవస్తువును అనగా ఏ వస్తువు తన స్వరూపము నుండి లేక ధర్మము నుండి ఎన్నడు క్షేమును పొందదో అటువంటి ఎన్నడూ నాశమును పొందనటువంటియున్ను మరియు కూటస్థమయ్యున్న నిత్యమయ్యున్న తత్వమును గుర్తించును. ఇచ్చట భావశబ్దము వస్తువాచకము అనగా వస్తువును తెలుపునదై ప్రయోగించబడినది. మరియు ఏ జ్ఞానము ద్వారా ఆయాత్మతత్వమును వేగు వేగు దేహములయందు ఎటువంటి విభజన లేనటువంటిదై అనగా ఆకాశము వలె ఏకత్వభావముతో చూచునో అటువంటి జ్ఞానమును అనగా అద్వైత భావముతో ఆత్మ సాక్షాత్కారమును కలుగజేసుకొనుటకు నీవు సాత్విక జ్ఞానమును అనగా పూర్ణ జ్ఞానమును పొందుము. ద్వైత దర్శన రూపమైన ఏ యథార్థము కానటువంటి జ్ఞానములు కలవో అవి రాజస తామస జ్ఞానములు. అందువలన ఆ జ్ఞానములు అనగా రాజస తామస జ్ఞానములు ప్రపంచమును మనుష్యుని అంతఃకరణము నుండి తొలగించుటకు సాక్షాత్సాధనములు కావు.